అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మి నబంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామి దికీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంగులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిడియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి, పోతన భాగవతం సప్తమ స్కంధంలో చెప్పుకుంటూ ఉన్నాం. వరములు కోరినవన్నీ ఇచ్చి భద్రైకశీలుండవై మంగళకరమైనటువంటి శుభములు కలిగించే పనులు చేస్తూ ఉండవయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అందుకోసం కాదు కదా ఈ వరాలు. తాను ఏది చేయాలి అనుకున్నాడో అది చేయడానికి ఏం చేయాలనుకున్నాడు? సోదరు చంపిన పగకై ఆదరమించుకయులేక అసురేంద్రుడు, కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచు చేసే మనుజాధీశ. పరీక్షన్ మహారాజా, ఆ వరాలు పొందినటువంటి వాడు ఎందుకోసమనంటే, తన సోదరుడైన హిరణ్య అక్షుడిని చంపాడు అని ఆ పగ తీర్చుకోవటాలి అని చెప్పి ఇతడు వైరాన్ని పెంచుకున్నాడయ్యా. ఇక రోజు దండయాత్రలే. ఒకనాడు గంధర్వ యూధంబు బరిమార్చు, దివిజులనొకనాడు తెరలదోలు, భుజగలనొకనాడు భోగంబులకు బాపు, గ్రహములనొకనాడు కట్టివైచు, ఒకనాడు యక్షులను ఉగ్రత దండించు, ఒకనాడు విహగుల నుడిసిపట్టు, ఒకనాడు సిద్ధులను ఓడించి బంధించు, మనుజులనొకనాడు మదములడచు, కడిమినొకనాడు కిన్నర ఖచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించి, దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు. రోజు అలా గంధర్వులు, దివిజులు, భోగులు, గ్రహాలు, యక్షులు, అలాగే విహగులు. విహగులు అనంటే పక్షి జాతి అన్నప్పుడు అది గరుడ, గరుడు మొదలైనటువంటి వారు మనకి కనిపించి పిచ్చుకలు ఇలాంటివి కాదు. అది ఒక మానవ జాతే. ఈ మొత్తం అందరూ కూడా మానవులే. అయితే మానవులు అనడంలో రెండు అర్థాలు. మనువు ద్వారా పరిపాలించబడే వారందరూ మానవులని ఒక అర్థం అయితే, ఒక మనువు అనేటటువంటిది కశ్యప ప్రజాపతి భార్య ఒక ఆవిడ పేరు, అలాగే ఆమెకు పుట్టిన వాళ్ళు మానవులు అని ఒక తెగ, అలాగే మనుజులు అని కూడా. మనువుకి మను అని అంటే ఆమె పేరు కనుక. అలాగే వీళ్ళందరూ కూడా అలాగే తల్లి పేర్లతోనే కశ్యప ప్రజాపతి సంతానమే అంతా ఎక్కువ. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదితేయులు, కద్రువుకు పుట్టినటువంటి వాళ్ళు నాగులు, వినతకు పుట్టినటువంటి వాళ్ళు విహగులు. ఈ విధంగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి తెగలు ఇవన్నీ. అయితే మంచి తపస్సిద్ధి సాధించిన వారు, అలాగే బాహుబలాన్ని సాధించిన వారు, ఆకాశ గమనాలు ఇలాంటివన్నీ సాధించారు వాళ్ళు. ఒక్కడిమి నొకనాడు కిన్నర ఖచర అసాధ్య చారణ ప్రేతభూత పిశాచ వన్యసత్వ విద్యాధరాదుల సంహరించి, దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు. అలా దేవయోనులు అంటుంటారు వారిని. అలాగే భూతయోనులు అంటే ఆ పుట్టుకకు స్థానమైనటువంటి, ఇప్పుడు భారతీయులని, చైనీస్ అని అన్నట్లుగా అమెరికన్స్ అని అంటుంటారు కదా, మరి అలా అప్పటి పేర్లు అవి. అట్టళ్ళతోడ కోటలు కట్టలు కంగోలు ద్రోచి, క్రవ్యాదులతో చుట్టు విడిసి దిక్పాలుర పట్టణములు కొని ఎన్నతడు బలమున నధిపా. దిక్పాలురు ఒక్కొక్క దిక్కుని ఆక్రమించుకొని మాది అంటూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కట్టినటువంటి కోటలు గోడలు మొత్తం బురుజులతో సహా పైన ఉన్నటువంటి వాటితో సహా పడగొట్టి ఏం చేస్తున్నాడు, వాళ్ళ పట్టణాలన్నీ కూడా ఆక్రమించాడు. కృషలై సంప్రాపిత దుర్దశలై సర్వంకశోగ్రతైతే ఆజ్ఞావశలై నిశలును దినములు దిశలెల్లను కట్టువడియే దీనతననఘా. నిశలు దినములు దిశలు కూడా, రాత్రులు పగళ్ళు దిక్కులు కూడా ఇతని ఆజ్ఞకు భయపడిపోయిన సుమా. మరియు ఉన్నదానవేంద్రుండు విద్రుమ సోపానంబులును మరకత మణిమయ ప్రదేశంబులును వైదూర్యరత్న స్తంభ సముదయంబులును చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులును అని రత్నముల చేత ఏర్పాటు చేయిస్తున్నాడు. గోడలు స్తంభాలు అన్నీ కూడా పద్మరాగపీఠ కనక కవాట గేహళీ విటంక వాతాయనంబులును విలంబమాన ముక్తాఫలదామ వితాన శోభిత ధవళ పర్యంకంబులును వివిధ విచిత్ర విమానంబులును నిరంతర సురభి కుసుమ ఫలభరిత పాదప మహోద్యానంబులును హేమార వింద సౌగంధిక బంధుర సరోవరంబులును రమణీయ రత్న ప్రసాద విశేషంబులును మనోహర పరిమళ శీతల మందమారుతంబులును మృదు మధుర నినద కేర కోకిల కుల కోలాహలంబులును కలిగి విశ్వకర్మ నిర్మితం వై త్రైలోక్య రాజ్యలక్ష్మీ శోభితం వైన మహేంద్ర భవనంబుజొచ్చి. ఇంద్రుడి భవనం అటు ఇది. ఈ విధంగా ఉన్నది మరి, అంతా బంగారంతో మణులతో నిర్మాణములై ఉన్నాయి. మరి సంపద అసలు అదే కదా. అలాగే ఇప్పుడు కూడా బంగారము పళ్ళ్యాలు బంగారపు పీటలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, సింహాసనాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అని మనకి అప్పుడప్పుడు వాట్సాపుల్లో వార్తల్లో వారు దాచి ఉంచిన బంగారాలు మొత్తం చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. మరి అదే సంపద అంటే. పూర్వం మన దేశం మీదకి దండెత్తి వచ్చినటువంటి తిండి లేక వచ్చినటువంటి వారు, అటు పడమట దేశాల వారు కాందహార్ నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి గాంధారి, అలా ఆఫ్ఘనిస్తాన్ లాహోర్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా అప్పుడంతా కలిసే కదా మొత్తం ఉన్నాయి, దేశమంతా కలిసే ఉన్నది. తిండి లేక వచ్చేవారు ఇక్కడికి, అలా తిండి లేకే వాళ్ళు ఆ గుడ్డివాడికి పిలనిచ్చారు. అలా చరిత్రలు అలా వచ్చిన వాళ్ళందరూ కొల్లగొట్టుకుపోయారు. చాలామంది ఇక్కడ స్థిరపడినా ఏమీ ధనాన్ని మోసుకుపోలేరు, ధనం కాదు ధాన్యాన్ని మోసుకుపోలేరు, పర్వతాలు నీరు ఎత్తుకుపోలేరు. ఇక్కడ సంపద అదే, నదులు ఎల్లకాలము కూడా నీరు ఉంటుంది, ఇక్కడ పర్వతాలు ఉంటాయి, ఎన్నో గనులతో ఉన్నటువంటివి, భూమి రత్నగర్భ అన్నీ దోసుకుపోయారు. అలా మీతో మరి చూస్తూ ఉంటే వార్తలు అవి, ఇది అనంత పద్మనాభస్వామి గదులు అన్నీ కూడా తెరిస్తే అన్నీ మణులు మాణిక్యాలు రత్నాలు. ఇప్పుడు అలాగే వెంకటేశ్వర స్వామి సంపద ఎంత అండి, హరించేశారంటున్నారు మరి నిజమో ఒకటిదో. కృష్ణదేవరాయలు ఎంత ఇచ్చాడు, ఎన్ని మరి ఎంత బంగారము, ఎన్ని మణులు, కోహినూరు వజ్రాన్ని ఎత్తుకుపోయారు. ఇటువంటివే అంతా సంపద అంతా. ఆ సంపదనంతా కూడా కట్టించారు మేరు పర్వతం మీద, దానినే అమరావతి అంటారు. అక్కడే మహేంద్రుడి భవనం కూడా ఉన్నది, భూమి మీదే అది కూడా ఉన్నది. అక్కడ వేడిన దితి పుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడై యుండా హరా అచ్యుత అంబుజభవుల్దప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదుల ఆనతులై కానుకలిచ్చి కోల్తురతని నానా ప్రకారంబుల. ఒక ముగ్గురు తప్పక హర అచ్యుత అంబుజభవులు ఆ పరమశివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కానుకలిచ్చి వాడికి కొలుస్తూ ఉన్నారు అందరూ కూడాను. ఏ దిక్పాలురచూచి నేడలుగునో ఏ దేవు బంధించునో ఏ దిగ్భాగము మీద దాడిజనునో ఏ ప్రాణులంజంపునో ఈ దైత్యేశ్వరుడంచునుండొరులు తారింద్రాదులు ఆస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. భయపడిపోతూ ఉన్నారు అందరూ, ఏ దిక్కుకు వస్తాడో ఈరోజు, ఎవరి మీద దండెత్తుతాడో అంటూ మొత్తం భయపడిపోతూ ఉన్నారట అందరూ కూడా. కోలాహలము అని కొలువుడు సురలారా, తలగి దీవింపుడు తపసులారా, ఫణలెత్తకుడు నిక్కి పన్నగేంద్రములారా, ప్రణతులైచనుడు దిక్పాలురారా, గానంబుసేయుడు గంధర్వవరులారా, సందడి పడకుడు సాధ్యులారా, ఆడుడు నృత్యంబులప్సరోజనులారా, చేరిక మృక్కుడు సిద్ధులారా, శుద్ధ కర్పూరవాసిత సురభిమధుర భవ్యనూతన మైరేయపాన జనిత సుఖ విలీనత నమరారి సొక్కినాడు శాంతి లేదండ్రు నిచ్చలు చారులధిపా. ఇష్టం వచ్చినట్టుగా అందరినీ కూడా ఊడిగాలు చేయిస్తూ ఉన్నాడు, నృత్యం చేయమంటూ ఉన్నాడు రంభా మేనకాది అప్సరసలను. పూర్వము ప్రహ్లాద భక్త ప్రహ్లాద సినిమా అంటే ఇప్పుడు ఉందనుకోండి, మా చిన్నప్పుడు వచ్చింది అది. అప్పుడంతా నేను పశుపాలకుండి మరి అంటే గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. అక్కడ ఈ వాల్ పోస్టర్లు వేసేవాళ్ళు, వేస్తే నృత్యం చేస్తూ ఒక నలుగురు డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు ఉంటే, మరి నేను కొంచెం చదువుకున్నాను కనుక నేను పొలవెళ్ళిపోయిన తర్వాత గేదెలు తోలిపోయిన తర్వాత ఒక ఇద్దరు వచ్చి అడిగారు, ఒరే ఒరే అక్కడ బలే బొమ్మలేశారు, ఏదో మంచి సాంఘికమైనటువంటి ఫిలిం చిత్రం వచ్చి ఉంటుంది సినిమా అవనగడ్డ వెళ్దామా అంటే సరే వెళ్దామన్నాం. అంటే ఏంటప్పుడు గేదెలు కాయటము, రాత్రికి పొలాల్లో కట్టేయటము, అక్కడ పరుగులు తీసుకుంటూ సినిమాకి పోవటం. అక్కడికి వెళ్ళి చూస్తే అది భక్త ప్రహ్లాద. ఇదేంట్రా సాంఘికం అన్నారు, మరి భక్త ప్రహ్లాద అంటే మేము చదువుకున్నాము సత్యము మాకు తెలియదు, ఈ ఫోటోలు చూసి ఇలా అనుకున్నాం. మరి అప్పుడు ఎల్ విజయలక్ష్మి ఇంకెవరెవరో ఉండేవాళ్ళు మంచి డ్యాన్సర్లు, ఆ ఫోటోలు వాల్ పోస్టర్లు వేశారు అప్పుడు. అలాగే నృత్యంబు చేయండి అంటూ ఉన్నాడు ఈయన, అలా చేశాడు. ఇవన్నీ నిజాలు జరిగినటువంటి చరిత్రలు అన్నమాట, ఇవేమి కల్పితాలు కాదు. అలా తింటూ తాగుతూ మైరేయములు అన్నీ కూడా ఇంకా సాలట్లేదు అంటున్నారంట. ఎవరు వెంట ఉన్నటువంటి చారులు, మరి వెంట ఉండాలి చాలా, ఇప్పటికైనా అంతే, మంత్రులు కానీ ఏ నాయకులైనా వాళ్ళకి కాదు కావాల్సింది, వాళ్ళు వెంట వచ్చే భజన పరులకి కావాలి, వాళ్ళని సంతోషపెట్టాలి అన్నమాట. లీలోద్యానలతా నివాసములలో లీలావతి యుక్తుడై హాలాపాన వివర్ధమాన మదలోలా వృత్త తామ్రాక్షుడై కేళిందేలగా నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా. ఓ ధర్మనందన, నారద మహర్షి చెబుతూ ఉన్నాడు, ఓ ధర్మనందన వాడు బాగా తాగి ఆ భార్యతోనూ ఇంకా విలాసవతులతో కలిసి ఆ ఉద్యానవనాలలో తిరుగుతూ, అక్కడ వాడు తిరిగినంతసేపు తిరిగి కూర్చున్న తర్వాత తలుపొచ్చింది, రై ఆ తుంబురుణ్ణి ఆ నారదుడిని రమనండి అనేవాడంట. మరి ఏం చేస్తారు పాపం, వెళ్తే చేయండి గానం చేయండి గాన కచేరీ, వాడిని హిరణ్యాయ నమః అంటూ పోవాలి. ఆ సినిమాలో చూస్తే కనపడుతుంటుంది హిరణ్యాయ నమః అంటూ వస్తూ ఉంటారు. అది ఆ విధంగా అన్నమాట. ఎందుకనంటే హిరణ్య కశిపవే నమః అనాలంటే కష్టం, ఆ కశిపు శబ్దం ఉకారాంతమైంది కనుక హిరణ్యాయ నమః అని తేలిగ్గా నేస్తూ ఉంటారు. ఇట్లా మేము కూడా వెళ్ళి చేసేవాళ్ళమయ్యా, ఓ ధర్మనందన కచేరీలు చేసేవాళ్ళం, మరి ఏం చేస్తాం. అలా సాగింది సుమా. యాగములు బుధులు ధరణి భాగములంజేయుచుండ భరతించి హవిర్భాగములు తాను గైకొను జాగింపడు దైత్యుడమర సంఘంబునకున్. ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి తానే కూర్చునేవాడట, తీసుకురండి ప్రథమ తాంబూలం అవన్నీ నాకే తీసుకురండి, ఏది అగ్ని తీసుకుపోయి ఇస్తుందని చెబుతూ ఉంటారే, మరి అగ్ని తీసుకుపోయి మరి ఈటం ఎవరు చూశారో మనకైతే తెలియదు, కానీ ఆ అగ్నిలో వేస్తే వెళ్తుందని ఏమీ కాదు. మొత్తం చక్కగా వీళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికి, ఆ యజ్ఞాలు జరిగే చోటకు వస్తే అక్కడ చేసే పని ఏమిటి, జంతువులను చంపి తింటవేగా సంబరాలు, దేవరుల సంబరాలు ఎలా చేసేవాళ్ళు, యజ్ఞాలు అంటే అవే, అలా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అట్లా మరి మొదటి భాగాలు అంటే మంచి మంచి వాటిలో మరి ఏముంటాయో మనకేం తెలుసు, ఆ మొక్కలు ఏవేవో అవి చక్కగా వీళ్ళకి పెట్టాలన్నమాట. అలా తినేస్తూ ఉండేవాడు తాను, తన రాక్షస జాతి అంతా కూడా తన వెంట ఉన్నవాళ్ళు. సకల మహాద్వీప సహిత విశ్వంభరాస్థలిని దొన్నక పండు సస్యచయము కామధెన్వాదుల కరణి నర్ధులు గోరు కోర్కులు గగనంబు కురియుచుండు వననిధులేడును వాహిని సందోహములును వీచుల రత్నములు వహించు నుర్వీరుహంబులు నొక్క కాలంబున నఖిలత్తు గుణములనతిశయిల్లు అంబు సంపూరిత ద్రోణులగుచు నొప్పు పర్వతంబులు సకల దిక్పాల వివిధ గుణములెల్లను దాని గైకొనుచు దైత్య విభుడు త్రైలోక్య రాజ్య సమృద్ధి నుండా అన్నీ దున్నకుండా పండుతూ ఉన్నాయి. భూమి ఆకాశం కావలసినటువంటి కురుస్తూ ఉన్నది. సముద్రమేమో రత్నాలు ఒడ్డున పడేస్తూ ఉన్నది. ఇలా వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్కప్పుడు అవి ఏదో ఏ విధంగా వచ్చాయో తెలియదు. ఆ పంటలు బాగా పండుతూ ఉండి ఉండాలి, అందరూ శ్రద్ధగా పనులు చేస్తూ ఉండాలి, బద్ధకించకుండా భయపడుతూ చేస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉండి ఉండవచ్చు. కానీ వీటిని ఇలా వర్ణిస్తూ ఉంటే ఎప్పటి వాళ్ళు చెబుతూ ఉంటారు, అసలు మన దేశంలోనా అని కరోనాకి మందు ఉందని చెబుతున్నావు. అప్పుడు ఎక్కడో దాంట్లో ఉందా, యోగ వాసిష్టంలో ఉందంటే ఇంకెక్కడో ఉందంట. మరి ఉంటే తండి మందు అంటే తెచ్చే పని మాది కాదు, మళ్ళీ ఇదొక తెలివి, తెచ్చే పని వీళ్ళది కాదంట, చెబుతారట దాంట్లో ఉందని వైద్యులు తెచ్చుకోవాలంట. అలాగే ఇట్లాంటి వాళ్ళు అన్నమాట మనకు తయారైపోయి మన ధర్మాన్ని ఈ విధంగా నాశనం చేశారు. అలాంటి అతిశయోక్తులు ఉండవచ్చు, లేదు మరొక విధంగా జరిగేటటువంటి వాటిని చెప్పవచ్చు తప్ప ఊరికే గాలిలో నుంచి ఎయి రావండి ఈ తీరన్నమాట ఇదంతా. ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైక నాయకుండై తన ఇచ్చా ప్రకారంబున ఇంద్రియ సుఖంబులు అనుభవించు చూత్తనియక శాస్త్రమార్గంబున అతిక్రమించి విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున సురవైరి ఐశ్వర్యవంతుండై పెద్ద కాలంబు రాజ్యంబు సేయునెడా. ఈ విధంగా బలిషి రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధమాను మేమెన్నడు వృద్ధి పొందగలమెన్వడు రక్షకుడంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్య మునిఖేచర నాయకులు ఆశ్రయించి రా పన్నగ తల్పు భూరి బాంధ విమోచను పద్మలోచను. ఏనాటికి మాకు దిక్కు అని అంటూ ఆ పద్మలోచనుడైనటువంటి విష్ణుమూర్తిని ఆశ్రయించారు అందరూను. ఇట్లు దానవేంద్రుని యుగ్రదండంబునకు వెరచి అనన్య శరణ్యులై రహస్యంబున అందరూ గూడుకొని రహస్యంగా అనట మళ్ళీ తెలిసేటట్లయితే ఊరుకోడు వీడు. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మయుండు మాధవుండెక్కడికే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరం దిక్కులకెల్ల నెక్కుడు తుదింజొర దిక్కుగునట్టి దిక్కుకున్ మృక్కెదమేము హస్తయుగముల్ ముకులించి మదీయ రక్షకున్. దిక్కులేని వారికి కూడా దిక్కైనటువంటి మహాపురుషుడు ఉన్న దిక్కుకి నమస్కారం అంటూ ఉన్నారు అని. మరియు ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు కానీక సమాహిత బుద్ధులై భగవంతుండును మహాపురుషుండును మహాత్ముండును విశుద్ధ జ్ఞానానందమయుండునునైనా హృషీకేశునకు నమస్కరించు సున్నయడా. చూడండి ఇక్కడ విశుద్ధ జ్ఞానానందమయుడు అంటూ ఉన్నాడు పోతన గారు. ఈ జ్ఞానానందమయ శబ్దము అనేటటువంటిది నమ్మాళ్ళ వారి నుంచి వచ్చిందే తప్ప సంస్కృత వేదాంతంలో మనకు ఎక్కడ కూడా కనిపించదు, కనిపించని కనిపించదు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత రామానుజాచార్యుల వారు జ్ఞానానంద ఐక స్వరూప అంటూ ప్రయోగించడము తర్వాత వచ్చింది. ఆ గ్రంథాలన్నీ ఈయన చదివారు అనటానికి ఇదే నిదర్శనం, మనకి పదమే నిదర్శనం. మేఘరవ సమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించు సుసాధులకు నభయంబు కావించుచు దృశ్యమానుండుగాక పరమేశ్వరుండైన హరి ఇట్లనియే దృశ్యమానుండుగాక అంటే కనపడకుండా మాటలు వినపడేటట్టు చెబుతూ ఉన్నాడట. భయముంజందకడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యడిన్ జయమున్ లాభము భూత సంతతికి మత్ సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు నిరుంగుదున్ దితిశత వ్యాపార భాష విపర్యయముం గాలము కూడా చంపెద జనుండు అందాకమిత్రోవలన్. కాలం కావాలయ్యా, ఇంకా రావాల్సి ఉన్నది, అతనికి ఇంకా కాలం రాలేదు, వస్తుంది, వెళ్ళండి వెళ్ళండి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు అలిగి నా ఎందు వాడెన్నడలుగు నాడే హింస చెందు. తనంతటా తానే చేసుకుంటాడు సుమా, మంచివారు సాధువులు ఎవరికేమీ అపకారం చేయని వారు. అలాగే శృతులు వేదములు గోవులు విప్రకోటి ఆ వేదములు చదివేటటువంటి వారు ధర్మ మార్గమునందున్న వారి మీద ఎప్పుడు తిరగబడతాడు అప్పుడే పోతాడు వీడు. కన్న కొడుకు శమధమ సంపన్నుని నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున నాపన్నతనొందించు నాడి పట్టి వధింతున్నా. దగ్గరలో ఉందో వాడికి మృత్యువు కొడుకు ద్వారానే. వేధో దత్త వరప్రసాద గరిమన్ వీడింతవాడై మిమం బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు. భావించినే సాధింపందరిగాదు కావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలారా నేడు జనుడా శంకింప మీకేటికిన్ అని చెప్పేటప్పటికీ ఆనందంగా వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు గుంపులు గుంపులుగా. ఆ విధంగా వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఇక చరిత్ర మనము ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఆరంభం కాబోతు ఉన్నది, తెలుసుకుందాం రేపటి నుండి. జై శ్రీరామ్.